అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. పరమ భాగవతుల పాదధూళికి శిరస్సు వంచి నమస్కరించి, శ్రీ మహాభాగవతం పోతన భాగవతం చెప్పుకుంటూ ఉన్నాం. దానిలో హిరణ్య అక్షుడు చనిపోయాడు. ఈ జీవుల యొక్క చావు పుట్టుకలు శరీరానికే కానీ జీవులకు ఉండవంటూ చక్కని జ్ఞానబోధ ఇచ్చేశాడు హిరణ్యకశిపుడు. తెలియని వారు కాదు, దాదాపుగా అందరికీ తెలుసు లోకం మీద. కొంతమంది ఉండవచ్చు తెలియని వారు ఉండవచ్చు, కానీ తెలిసిన వారు కూడా, జ్ఞానము తెలిసిన వారు కూడా ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి అన్నట్లుగా ఉంటారు అని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణస్వామి చెప్పాడు. నేనే అసలు ఈ ప్రపంచానికి శాసకుణ్ణి, నేనే సుఖపడేటటువంటి వాడిని, నాయంతటి వాడు ఎవడున్నాడు అని అంటూ ఉంటారు అని చెప్పి, అది అసుర సంపద కలవారి యొక్క లక్షణములు అన్నాడు. మరి ఏ విధంగానైనా సరే, అసలు కేవలము జ్ఞానము, భక్తి, వైరాగ్యము, తత్వము, ముక్తి వీటిని బోధించేటటువంటిదే భాగవతము అని అనుకున్నాం. కనుక ఏ పాత్ర ద్వారానైనా, ఏ వ్యక్తి ద్వారానైనా మనకి ఇవే తెలుస్తూ ఉంటాయి, ఇలా బోధిస్తూ ఉంటారు. అవి తెలుసుకుందాం. ఇంకా ఎప్పటికి అయిపోతుందని మాత్రము ఆలోచించవద్దు. అయిపోతే ఏమిటి ప్రయోజనం, ఏమిటి అయిపోయింది అని అంటే దాన్ని పెద్ద విశేషమేమున్నది, కట్టే కొట్టే తెచ్చే అన్న సామెతగా అలా చెప్పుకోవటం కాదు. ఎంత సమయమైతే అంత సమయాన్ని మనము విన్నదానిని మననం చేసుకొని కొంతైనా మన ఆచరణలోకి తెచ్చుకోగలిగితే అది ప్రయోజనం అవుతుంది. కనుక దయచేసి మొదట భావాన్ని, ఇలా మన మనస్సుని సరిపెట్టుకోవాలి. ఇంకా అవటం లేదు, ఇంకా అవటం లేదని మనం అనుకుంటూ ఉంటే ఆ మనసే ఇంకా అది విసుగొచ్చేటట్టు చేస్తుంటుంది. చివరికి దీని మీద వైరాగ్యాన్ని కల్పిస్తుంది, సంసారం మీద రక్తిని కల్పిస్తుంది. కనుక ఇటువంటి భావాలని మనం తయారు చేసుకోవాలి. ఇంకా చెబుతూ ఉన్నాడు, వరి అంతా బాగానే ఉంటుంది కానీ కొన్ని మళ్ళీ రాబోయే వాటిల్లో అవసరమైన చోట అంతా చెప్తాను. అక్కడక్కడ పద్యములు అద్భుతమైనటువంటివి కొన్ని అవి చెబుతూ ఉంటా. అవ్వా ఇవ్విధంబున లక్షణవంతుండు కాని ఈశ్వరుండు లక్షితుండై కర్మ సంసరణంబున యోగ వియోగంబులను అందించు. తల్లితో చెబుతూ ఉన్నాడమ్మా, ఈ రకంగా లక్షణవంతుండు కాని ఈశ్వరుడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పటానికి వీలు లేనటువంటి ఈశ్వరుడు ఇలా జీవరూపములో కనిపిస్తూ ఈ కర్మముల ద్వారా యోగము వియోగము అంటే కలయిక విడిపోవటము ఇవి కల్పిస్తూ ఉంటాడమ్మా, జీవులకు కల్పిస్తూ ఉంటాడు ఆయన. సంభవ వినాశ శోక వివేక అవివేక చింతాస్మరణంబులు వివిధంబులు. సంభవం అంటే పుట్టుక, వినాశము చనిపోవుట అంటే శరీరమే, శోకము దానికోసమే మనకి దుఃఖము, వివేకము దీనిని గురించే మనము వివేక్తం అంటే విడివిడిగా చూడగలగటాన్ని వివేకము అంటారు. విడివిడిగా అంటే ఏమేమిటి, జ్ఞానము ప్రకృతి ఏది, జీవుడేది, దేవుడేది అనేది చూస్తే అది వివేకము అవుతుంది. ఇక అవివేకము అని అంటే అలా చూడలేకపోతే కేవలము ఈ దేహము మాత్రమే, ఈ తండ్రికి ఈ తల్లికి పుట్టిన వాడినే, ఈ బంధువులంతా నాకు అనుకునేటటువంటిది అవివేకము. చింత దాని ద్వారా, చింత అంటే ఆలోచించడము, బాధపడటము స్మరణంబులు. స్మరించటం ఎప్పటి నుంచో అబ్బో, అసలు చిన్నప్పటి నుంచి నేను ఎలా పెంచాను, లేదు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారు, ఇలాంటివి ఆ చిత్తమునందు స్టోర్ అయి ఉంటాయి. మొత్తం మనకి చిత్తమే. మీరు ఎప్పుడైనా సరే చూడండి, నిద్రపోయారనుకోండి, ఏ ఒక్కటి లేదు. ఏమైపోయింది అంతా అప్పుడు? మరి ఏదీ లేదు. మెలక వచ్చేటప్పటికి మళ్ళీ రెడీ. అంతకుముందు ఇవన్నీ కూడా గుర్తు వచ్చేస్తూ ఉంటాయి. ఆ చిత్తము అది ఎక్కడ ఉంచాలి? చిత్తంబు మధురిపు శ్రీపాదముల యందా. రేపు రాబోయేటటువంటి అంబరీషుని కథలు చెబుతారు పోతన గారే, ఆ చిత్తాన్ని మధురిపు శ్రీపాదముల యందు ఉంచండి అయ్యా. ఆయన పాదములు చిత్తమునందు ఉంచుకున్నట్లయితే విష్ణు చిత్తులు అవుతారు. అప్పుడు మీకు ఈ యొక్క ప్రకృతి నుండి విడుదల లభిస్తూ ఉంది. ఈ అర్ధంబునకు పెద్దలు ప్రేత బంధు యమ సంవాదంబను ఇతిహాసంబునుదాహరింతురు. ఇప్పుడు నేను చెప్పిన మాట హిరణ్యకశిపుడు చెప్పలేదండి, చిత్తాన్ని మధురపు శ్రీపాదములందు ఉంచమని నే చెబుతున్నా. హిరణ్యకశిపుడు ఏం చెబుతున్నాడంటే వాటి యొక్క వివరం చెబుతూ ఉన్నాడు. అన్నీ తెలుసు తనకిని. ఇలా చెప్పేటటువంటి వారందరూ తెలియని వారు కాదు, ఇలా ఉంటారు అని. దీనికి ప్రేత బంధు యమ సంవాదము అని ఒకటి ఉందట, ఇతిహాసము అంటే ఇలా కొన్ని కొన్ని చెబుతూ ఉంటారు. అప్పుడు అలా జరిగిందయ్యా, ఇప్పుడు ఇలా జరిగిందయ్యా, దీనికోసం ఎందుకయ్యా బాధపడతారు అని మనం చెప్పుకున్నట్టే అందరికీ అంతే. ఆ చిత్తమునందు ఉంటాయి అవన్నీని. అంటే ఏమిటి అనంటే, ఉసీనర దేశంబునందు సుయజ్ఞుండను రాజు కలడు. ఉసీనర దేశం, అక్కడ సుయజ్ఞుడని ఒక రాజు ఉన్నాడు. సరే, రాజు ఉన్నాడు అని అంటే మరి ఆయనకి భార్య బిడ్డలు, భార్యలు అసలు పూర్వం రాజులంటే చాలామంది, ఒక్క భార్యతో ఉన్నవాడు ఒక్క రాముడే, అందరూ అనేక మంది భార్యలతో ఉన్నవారే. మరి రాముడే అని అంటే మరి భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా ఏకపత్ని వ్రతులే. రాముడని చెప్పినప్పుడు వారికి చెప్పినట్టే. మరి ఇప్పుడు ఏమైందనంటే ప్రతిదానికి ప్రశ్నలు వచ్చేస్తూ ఉన్నాయి. అవగాహన ఎంతవరకన్నా ఉన్నాయండి, ఇది చెప్పలేదే అది చెప్పలేదే. ఇలా రాముడే ఏకపత్ని వృతుడు అంటే రాముని తమ్ముళ్ళు కాదా? ఇలాంటివెన్నో అర్థాలు వస్తూ ఉంటాయి. కనుక కూడా చెప్పలసిన అవసరాలు వస్తూ ఉన్నాయి. ఆయనకి అంతా బంధుమిత్రులు అందరూ ఉన్నారు. ఒకసారి ఒక శత్రుదేశపు రాజు దండెత్తి వచ్చి యుద్ధంలో ఇతన్ని చంపేశాడు. చంపేస్తే శవమై పడి ఉన్నాడు, రక్తము మడుగు, శరీరమంతా బాణ నిర్భిన్నమైనటువంటివి, దేహమంతా కూడా శోణితము, ఇవన్నీ ఉన్నాయి. పాపం అందరూ కూడా బంధుజనులు పరుగులు తీసుకుంటూ వచ్చి భార్యలు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ అనేక విధాలుగా అనుకుంటూ ఉన్నారు. అనఘా నిన్ను నుసీనర ప్రజలు అర్ధానంద సంధాయిగామును నిర్మించిన బ్రహ్మ. బ్రహ్మదేవుడు నిన్ను పుట్టించాడయ్యా, ఈ దేశపు ప్రజలందరికీ కూడా ఆనందాన్ని కల్పించడానికి. నిర్దయత నున్మూలించనే తీసుకుపోయాడా నిన్ను దయ లేకుండా? వీరికి తనయశ్రేణికి మాకు దిక్కుగలదే ధాత్రీష. ఇప్పుడు ఈ ప్రజలకు ఎవరు దిక్కు, నీ బిడ్డలకు ఎవరు దిక్కు, మాకెవరయ్యా దిక్కు? ఓ రాజా, నీబోటికింజనునే పాసితనంగ భాతృజనులన్ సన్మిత్రులన్ పుత్రులన్. ఎందుకయ్యా ఇలా వెళ్ళిపోయావు అని ఏడుస్తూ ఉంటారు. సహజంగా అందరూ ఏడుస్తూనే ఉంటారు కదా, బంధువులందరూ కూడా. అలాగే ఎందుకు ఇంకా నీవు లేని బ్రతుకు ఎందుకు, ఈ లోకం ఎందుకు, మాకింకా అనలజ్వాలలదొచ్చి వచ్చదమో, అగ్నిలో ప్రవేశించి మేం కూడా నీతో పాటు దహనమైపోతాం. అక్కడికి వచ్చి నీ పాదాలు అంఘ్రిద్వయం చూడగని అక్కడికి వచ్చి చూస్తాం. ఎవడుంటాడు అక్కడ, వీడు ఇలా ఉంటాడా, వీడు పాదద్వయం చూడటానికి? కానీ అనుకుంటూ ఉంటారు, నా బతుకెందుకు ఇంకా. పూర్వం మరి చాలామందిని ఇట్లాంటి ఒక నీచమైనటువంటి పనులు చేయించేవాళ్ళు. దాన్ని సతీ సహగమనమును ఒక పెద్ద దరిద్రపు పేరు మళ్ళీ దానికి, ఇలా చేసేవాళ్ళు అన్నమాట. అంటే అలా ఏడుస్తూ ఉంటే ఒక బాలకుడై వచ్చాడట యముడు. వాళ్ళని చూసి ఇతడు అంటూ ఉన్నాడు ఆ బాలకుడు, నేను ఈ ఒక్క పద్యం కోసం అసలు దీన్ని చెప్పాలి అనుకున్నాను, వినండి. ఏమంటూ ఉన్నాడు ఆయన, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు, చావక మనెడు వారి భంగి ఈ చచ్చిన వారికి ఏడ్చెదరు, చావుకునొల్ల కడాగవచ్చునే. ఈ అచ్చట పుట్టెనో అచ్చటికి ఏగుట నైజము ప్రాణికోటికి. అద్భుతమైనటువంటి పద్యం ఇది. పోతనగారి పద్యాలన్నీ అద్భుతాలే, పరమ వైరాగ్యదాయకం ఇది. చూడండి, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, బాగా అలవాటైపోయింది జనాలకి. ఏమిటిది అంటే చాలా వింత విచిత్రము కూడా. దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. దేహి అంటే జీవుడు, దేహం కాదు. దేహి పుట్టటము సావటము చూస్తూ ఉన్నారు, అంటే పుట్టుక కనపడుతూ ఉంది, చావు శరీరానిదే. కానీ వీళ్ళు శరీరానిది అనుకోవట్లా జీవుడిది అనుకుంటున్నారు. ఒకవేళ అసలు జీవుడు లేడు, ఈ శరీరమే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. చావక మానెడు వారి భంగి చచ్చిన వారికి ఏడ్చెదరు. వీళ్ళు సావరా, చనిపోకుండా ఉంటారా, ఈ చచ్చిన వాడి కోసం ఏడుస్తూ ఉంటారు అంటుంటారు జనమంతా. అరే నిన్న కూడా నాతో మాట్లాడాడయ్యా, చక్కగా అక్కడ మొహం గడుక్కుంటూ మాట్లాడుకున్నాం. పూర్వకాలంలోండి, ఇప్పుడు మొహం గడుకునేది ఇంట్లోనే. పూర్వం అనుకుంటూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలాగో అసలు లేనే లేదు అనుకోండి. అనుకోవటాలు లేవు, ఆ శవపేటికలో పెట్టడము తీసుకుపోవటమే, ఎడవటాలు కూడా లేవు. పూర్వం అలా ఉండేది, ఇప్పుడు అవేమీ లేవనుకోండి. జ్ఞానంతో కాదు ఇది, ఇప్పుడున్నది జ్ఞానంతో కాదు ఇది, జీవుడనే జ్ఞానంతో కాదు. సరే, దాని మీద ఇంకా అంత మనకి చర్చ కూడా అనవసరం. చావుకు నల్లక్కడ ఆగవచ్చునే. ఎక్కడ దాక్కుంటారయ్యా, అసలు ఎక్కడ దాక్కుంటారు? దాక్కుంటే మృత్యువు దాగిడి చోట లేదుకో అంటాడు మరొక చోట అల్లసాని పెద్దన మను చరిత్రలో. మృత్యువు ఎక్కడన్నా దాక్కుంటే అక్కడికి రాలేదా, అక్కడ లేదా అంటాడు. అలాగే ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. చావని వాళ్ళు మాదిరిగా ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ప్రపంచంలో వింత ఇది ఒకటి. యక్షుడు ప్రశ్నలు అడిగాడు ధర్మరాజును, వింత ఏమిటయ్యా అని అంటే ఆయన చెప్పాడు ఈ మాట, చచ్చినటువంటి వాణిని అక్కడ పారవేసి పాతిపెట్టో తగలబెట్టో, మేము ఎప్పుడు సావము అనుకుంటూ ఉంటారు. చచ్చిన వాణిని పారవేసి సావుబోవువాడు విర్రవీగడుది అలా చావను అనుకుంటాడు. అటు ఇది వింత అన్నాడు ఆయన. ఈ ప్రపంచానికి ఏం తెలుసు, దరిద్రపు వింతలు. ఆ తాజ్మహల్ సమాధి అది ఒక వింత అంటారు. ఇంకా ఇలాంటివి ఏవో వీళ్ళు ప్రపంచంలో వింతలట. కానీ అది కాదు వింత, ఇదిగో ఇది వింత. మరి ఏమవుతూ ఉన్నారయ్యా వీరంటే, ఎచ్చట పుట్టెనో అచ్చటికి ఏగుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు ఇవి? తల్లి గర్భంలో ఎక్కడి నుంచి పడిందో తెలుసా వీడికి? తెలియదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? పరమాత్మ నుంచి వస్తూ ఉన్నాయి, మళ్ళీ అక్కడికే పోతూ ఉంటాయి. ఇది నైజము, ఇది సహజము సుమా. ఎందుకు ఏడుస్తారు అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఆయన. జనని జనకుల బాసియు ఘన వృకముల బాధపడక కడు పిన్నలమై మనియదము, ఎవ్వడు గర్భంబునమును పోషించే వాడి పోషకుడు అడవిన్. అడవుల్లో బ్రతుకుతూ ఉన్నాం మేము అంటూ ఉన్నాడు ఆయన. పూర్వకాలంలేండి, మరి అక్కడ ఎవడయ్యా? తోడేళ్ళు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, మరి ఎక్కడ ఎవడు రక్షిస్తూ ఉన్నాడు? గర్భములో ఉండగా ఎవడు రక్షించాడు? బాగా ఇరుకైనటువంటిది అది, నరకం అంటారు. అదిగో అక్కడ ఎవడు పోషించాడు? వాడే పోషించేవాడు ఎప్పుడు కూడా. ఎవ్వడు సృజించు ప్రాణులు నెవ్వడు రక్షించు తృంచు నెవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు పెనుచు హేలారతుడై. ఈ సృష్టించేది ఎవడో, ప్రాణాలు ఇచ్చేది ఎవడో, రక్షించేది ఎవడో, మరలా తీసుకుపోయేది వాడేనయ్యా, ఇంకెవ్వడు లేడు సుమా. ధనము వీధి పడిన దైవ వశంబున నుండు, వీధిలో పడినప్పటికీ దైవవశం చేత ఇది వీడికే పొందవలసినదా ఉంటే మళ్ళీ దొరుకుతుంది వాడికి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు వీధుల్లో పడవలేండి, ఆటోల్లో మర్చిపోయితే మళ్ళీ తిరిగిస్తున్నారు. మొన్నే చూపించారు ఒక ఆటో డ్రైవరు, 30,000 మళ్ళీ ఇచ్చేశాడు. ఇంతకుముందు 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు. అది వారిదైతే అలా వస్తుందయ్యా. పోవు మూలనున్నా మున్న మూలనున్ననైనా, ఆ పెట్టెల్లో దాచుకున్న వీడిది కాకపోతే పోతుంది. అడవి రక్షలేని ఎవలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమునజొచ్చు. అడవిలో ఉన్నప్పటికీ కూడా రక్షణ లేకపోయినా బ్రతుకుతూ ఉంటారు. ఇంట్లో కాపలాలు పెట్టుకున్నా కూడా సెక్యూరిటీ గార్డులు ఇలా ఎన్నో పెట్టుకున్నా ఇక్కడ ఉన్నవాడు తస్తూనే ఉంటాడు. కనుక ఎందుకు ఏడుస్తున్నారు, ఎవరికోసం ఏడుస్తున్నారు? భూపాలకుడు నిద్రవోయడి నుండో ఏమి విలపింపనేటికి వెర్రులారా. ఇప్పుడు ఎవరికోసం ఏడుస్తున్నారు మీరు? నిద్రపోయేలాగా ఉన్నాడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎవ్వడు భాషించు నెవ్వడా కన్నించు నట్టివాడెన్నడో అరిగినాడు. ఎవడు మాట్లాడతాడు, ఎవడు చెప్పేవి వింటాడు, వాడు ఎప్పుడు పోయాడు? కనుక మీరెందుకు ఇలా బాధపడుతూ ఉన్నారు? వగల నేల వగల బొరల నేల, ఎందుకు దుఃఖం, ఎందుకు దుఃఖించడం, ఎందుకు దీనికి అసలై? దీనికోసమై మరొక చెబుతూ ఉన్న చెల్లులు తండ్రులు తల్లులు ఆత్మజులు సంసేవులు సుతుల్ సతుల్ చారు నిర్మల గేహం బుల్లటంచు కూతురు మహామాయాగుణ భ్రాంతులై. స్నేహితులని తల్లులని తండ్రులని చుట్టాలు పక్కాలు భార్య బిడ్డలు ప్లాట్లు కొనేస్తారు, అంతస్తులు కట్టేస్తారు, మొత్తం అన్నీ కూడా ఈ భూమిని ఆక్రమించి నాది అంటూ పోట్లాడుతూ ఉంటారు. కానీ మహామాయాగుణ భ్రాంతులు ఆ ప్రకృతి మాయలు చిక్కుబడిపోయి ఇలా చేస్తూ ఉంటారు. సుమా కలలో దోచిన అర్థములు నిజములే, కళ్ళలో కనపడుతూ ఉంటాయి ఆ రిజర్వ్ బ్యాంకు కట్ల కట్లన్నీ. చాలామందికి ఆశతో ఉంటారు, అలా పడుకుంటే కళ్ళలో కూడా అవే వచ్చేస్తుంటాయి. ఏమన్నా నిజమా? కర్మానుబంధంబులం గలుగున్ సంగములేక మాను పిదపన్ కర్మ అంతకాలంబులంగా. కర్మానుగుణం ఎక్కడా ఎక్కడికి వెళ్ళినా సరే వాడిది ఎంతో అంతే వస్తుంది తప్ప ఇంకా ఏమీ రాదు. ఆ కర్మ వెంట వచ్చేది కర్మ అని చెప్పి ఇంకా చాలా జ్ఞానబోధ చేశాడు ఆయన. అలాగే ఇంకొకటి చెప్తూ ఉన్నాడు, ఇక్కడ కూడా ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడు. వీళ్ళు ఏడుస్తున్నారు కదా, మరి మమ్మల్ని ఎవరు కాపాడుతారు, బిడ్డల్ని ఎవరు కాపాడుతారు, ప్రజల్ని ఎవరు కాపాడుతారు అంటున్నారు. ఇది ఇంకోటి చెబుతూ ఉన్నాడు ఆయన, ఒక దృష్టాంతం చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే పూర్వం ఒక వేటగాడు పక్షులను వేటాడటానికై పోయాడు. ఉరులు ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా, ధనువులు శరములు అన్నీ పట్టుపోయాడు. నానా విదంబులకు శకుంతంబులనంతంబు నొందించుచు, అనేక రకాలైనటువంటి పక్షులను చంపుతూ ఒక పక్షి మిథునాన్ని చూశాడట, కులింగ పక్షులు. దాంట్లో ఒకదాన్ని చంపి వేసేసుకున్నాడు, మరి ఇంకోటి ఎక్కడో ఉందది, అది ఏడుస్తూ ఉంది దీన్ని చూసి. అయ్యయ్యో ఇదేమిటి ఇలా పట్టేశాడు నిన్ను, అడవుల మేతమేసి మనం అన్యులకెన్నడు నెగ్గుసేయకిక్కడ విహరింపనీడకట. కట్టడి బ్రహ్మ కిరాతు చేతిలో బడుమని వ్రాసనే నుదుట పాపము దైవము కంటికింత ఎక్కుడు బరువయ్యనే బ్రతుకు కోమలి ఏమన నేర్తు చెల్లరే. ఆడపక్షి అనుకుంటావు ఇప్పుడు, కోమలిని ఏడుస్తున్నాడు. కనుక ఆడపక్షి పోయిందని మగపక్షి ఏడుస్తుంది. అడవుల్లో మేతమేసి ఎవరికి మనం ఏమి కూడా కీడు చెయ్యము, ఇదేంటి ఇలా చంపేశాడు ఈ దేవుడు ఆ బ్రహ్మ. చాలామంది అంటుంటారుగా అయ్యో అసలు పుట్టిన దగ్గర నుంచి ఏమీ ఒక పల్లెత్తి మాట అనలేదమ్మా ఇంతవరకు ఎవరిని కూడా, అటువంటి వాడు నా బిడ్డ అనుకుంటూ ఏడుస్తూ ఉంటారు. మరి అలాగే పాపము దైవము, మరి ఏమైంది చూడలేకపోయాడు దేవుడు, చూడలేకపోయాడు దేవుడు, చూడలేకపోయాడు అని ఏడుస్తూ ఉంటారు. ఒక మాట మనలనందర ప్రకటించి కిరాతు వలల పడజేయక నిన్నొకతిన్ వల పడజేసిన వికటీకృత దక్షమైన విధినేమందు. తీసుకుపోతే అందరినీ ఒక్కసారి తీసుకుపోతే చిక్కు లేకుండా పోయేది కదా అని అంటుంటారు, పోతే ఒకసారి పోతే పోయేవాళ్ళం కదా అని. అలాగే ఇది కూడా అంటూ ఉంది అని ఇంకేమంటుంది, అయ్యో రేపటి నుంచి ఎలా ఆ పిల్లల్ని ఎవడు సాకను, రెక్కలు రావు పిల్లలకు, రేపటి నుండి మేత కానమిన్బొక్కుచు గూటిలో నెగసిపోవగనేరవు, మున్ను తల్లి ఏ దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూట్కుల నిక్కి నిక్కి నల్దిక్కులు చూచుచున్నవి అతి దీనతనెట్లు భరింతునక్కట. పిల్లలకు రెక్కలు రాలేదు, అవి ఎగిరిపోలేవు బయటికి, కానీ తల్లి ఎటు నుంచి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాయి. మరి ఎలాగో అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎలా భరించాలి అని ఏడుస్తుంది. ఇది లోకంలో పక్షులు ఏడిసినా అంతే, మనుషులు ఏడిసినా అంతే, వీళ్ళు అలాగే ఏడ్చారు అని ఏడుస్తూ ఉంటే కుంఠిత నాదము తోడను కంఠము శోషింపవగచు ఖగమును హననోత్కంఠుండైనకి రాతుడ కుంఠిత గతి నేసిన ఒక్క కోలన్ గోలన్. అరే ఇది అలా ఏడుస్తూ ఉంది, దీన్ని కూడా వేశాడు ఒక దెబ్బ. ఇది కాలము వచ్చిన శబరుని కోలం ధరగూలి ఖగము ఘోషము తోడన్ కాలము డాసిన నేలంగోలకపో వశమే ఎట్టి గుణవంతులకు. ఆ వచ్చేసింది ఆ కాలం, వెళ్ళిపోయింది ఇది కూడా. ఇంతకుముందు వరకు అది ఏడిసింది, మరి పిల్లలేమిటి ఇదేమిటని వీళ్ళు ఏడుస్తున్నారు అలా. కనుక ఎందుకమ్మా దేనికోసం అసలు ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ? కావున మీరు చచ్చుతరి కానరు చచ్చి ధరిత్రిబడ్డ ధాత్రీ విభుదేహముంగదిసి దేనత నేడువ నేల పొండు చింతావతులారా వత్సర శతంబులకైన నిజేషు చక్కికింబో ఉట దుర్లభంబో మృతు పొందిన వాదలు సేరవత్తురే. కనుక మీరు చస్తారు, ఏమైనా శాశ్వతం అనుకుంటున్నారా? అందరూ చచ్చిపోతారు సుమా, అక్కడికి మళ్ళీ చేరటం అనేది అది అసాధ్యం. ఈ ఎక్కడొస్తారో ఎక్కడ పోతారో అంటే ఆ సాంప్రదాయని కృత్యములు ఆ చేయవలసినటువంటి పనులన్నీ చేసి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయారు బంధువులంతా. అప్పుడు అంటున్నాడు, పరులెవ్వరు తామెవ్వరు పరికింపగ నేక మగుట భావింపరు తత్పరమ జ్ఞానములేమిని పరులును మే మనుచుదోచు ప్రాణులకెళ్ళం. కనుక వాడెవడు వీడెవడు, ఈ జీవులు ఎవరసలు, ఎవరు శాశ్వతము, ఈ జ్ఞానము లేక ఏడుస్తూ ఉంటారు సుమా అని చెప్పి జ్ఞానబోధ చేశాడు హిరణ్యకశిపుడు తల్లికి, హిరణ్యాక్షుని భార్యలకు కూడా ఇలా చెప్పాడు సుమా అని చెప్పాడు. ఆ తర్వాత గాథ మనము చెప్పుకుందాం. జై శ్రీరామ్.